కోకిలమ్మ పెళ్ళికి కోనవుతా పంపిది చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి పిల్లదానికొచ్చింది కళ పెళ్ళి కళ తలపులన్నీ మలపులైన తోపుల విరి తోపులైన పెళ్ళి కొడుకు నవ్వితే కళ తల తల పూలగాలితో వేగిన పుత్తుడి పాలనిగా Thank you.